Book 2 21 21 محادثة قصيرة رقم 2 చిన్న సంభాషణ 2 من أين أنت؟ మీరు ఎక్కడి నుండి వచ్చారు؟ أنا من بازل బేసెల్ నుండి బేసెల్ ఫి స్విస్రా బేసెల్ స్విట్జర్లాండ్ లో ఉంది اسمحولي ان اقدم لكم السيد ميلر నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను హువ అజ్నబి ఆయన విదేశీయులు హువ యతకల్లం అద్దత్ లుగాత్ ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు హల్ హజ్రతక్ హునా లి అవల్ మర్రా మీరు ఇక్కడికి మొదటిసారి వచ్చారా లా కద్ కుంతు హునా ఫిల్ ఆమ్ అల్ మాది లేదు నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను వలాకిన్ లి ముద్దత్ అస్బూఉ వాహిద్ ఫఖద్ కానీ ఒక్క వారం రోజుల పాటే అతస్తమ్తع بوجودك عندنا మీకు ఇక్కడ నచ్చిందా جدا الناس هنا لطفاء చాలా మనుషులు చాలా మంచిగా ఉన్నారు وتعجبني المناظر الطبيعيه ايضا అలాగే ఇక్కడ ప్రదేశము నాకు నచ్చింది ما هو عملك؟ మీరు ఏం చేస్తుంటారు? انا مترجم. నేను అనువాదకుడిని, అనువాదకురాలిని. انا اترجم الكتب. నేను పుస్తకాలను అనువదిస్తాను. هل حضرتك هنا لوحدك؟ మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారా? لا زوجتي زوجي هنا ايضا లేదు నా భార్య నా భర్త ఇక్కడే ఉన్నారు وهناك اطفالي الاثنان మరియు ఆ ఇద్దరు నా పిల్లలు